నువ్వే నారంభ విలాసు, తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతో నే చేస్తారు రొమాన్స్. ఉన్నది సొగసు అది నా కొత్తని తెలుసు, ప్రతి రమ్మిల దొమ్మిల గిమ్మికు చేస్తుంటే నువ్వే నారంభ విలాసు. తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతో నే చేస్తా రొమాన్స్. యమగా ఉన్నది సొగసు అది నా కొత్తని తెలుసు, ప్రతి రమ్మిల దొమ్మిల గిమ్మికు చేస్తుంటే నువ్వే నారంభ విల్లాసు. తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతో నే చేస్తా రొమాన్స్. కోరిక చల్లో ఇక కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా, త్రీగంటి గ్రీటింగ్ ఇచ్చేస్తా, చలిచ కోరిక చల్లో ఇక కొంగొత్త కోటింగ్ ఇచ్చేస్తా. నీతో నే టంకా పలాసు, ఇది ప్రేమాదైనా పేకాదైనా నువ్వే నా కళావరాసు. నువ్వే నారంభ విల్లాసు, సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తారు రొమాన్స్. ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్.